మాలలు గెనే కన్నుల వెన్నెల డోలలు గెనే ఎంత హాయి ఇరే నిందెనో ఎంత హాయి కొమ్మల గువ్వలు గుసగుసమనినా తెమ్మల గాలులు ఉసురు సురనినా అలలు కొలనులో లొలగలమనినా అలలు కొలను కన్నుల నీరెడి కలయ సూచితి గడియ ఏనీక విడిచిపోకుమా గడియ ఏనీక విడిచిపోకుమా ఎగసిన హృదయం పగుల ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హా